ما أشهدتهم خلق السماوات والأرض ولا خلق أنفسهم وما كنت متخذ المضلين عضدا ఈ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఆదంకు సజదా చేయమని మేము దైవదూతలతో అన్నప్పుడు వారు అతనికి సజదా చేశారు, కాని ఇబ్లీసు చేయలేదు. అతడు జిన్నాతులలోని వాడు కనుకనే తన ప్రభు ఆజ్ఞను ఉల్లంఘించటానికి ఒడిగట్టాడు. మీరు నన్ను కాదని వారు వారి సంతతి మీకు శత్రువులైనప్పటికీ మీరు వారిని మీకు సంరక్షకులుగా చేసుకుంటారా? ఈ దుర్మార్గులు ఎంత చెడ్డ ప్రత్యామ్నాయాన్ని వరిస్తున్నారు. నేను ఆకాశాన్ని భూమిని సృష్టించేటప్పుడు వారిని ఆహ్వానించలేదు, స్వయంగా వారిని సృష్టించేటప్పుడు సైతం వారిని నాకు భాగస్వాములుగా చేసుకోలేదు. మార్గం తప్పించే వారిని సహాయకులుగా చేసుకోవటం నా పని కాదు. ويوم يقول نادوا شركائي الذين زعمتم فدعوهم فلم يستجيبوا لهم وجعلنا بينهم موبقا ورأى المجرمون النار فظنوا أنهم مواقعوها ولم يجدوا عنها مصرفا వారి ప్రభువు వారితో ఇలా అనే రోజున వారు ఏమి చేస్తారు? ఇప్పుడు పిలవండి, మీరు నాకు భాగస్వాములని మీరు భావిస్తున్న ఆ శక్తులను. అప్పుడు వారు వారిని పిలుస్తారు, కాని వారు వారి సహాయానికై రారు. మేము వారికి ఒకే వినాశగుండాన్ని ఏర్పాటు చేస్తాము. అపరాధులందరూ ఆ రోజున అగ్నిని చూస్తారు, ఇక తాము అందులో పడవలసి ఉన్నదని తెలుసుకుంటారు. దాని నుండి తప్పించుకోవటానికి వారు ఏ ఆశ్రయాన్ని పొందలేరు. وما منع الناس أن يؤمنوا إذ جاءهم الهدى ويستغفروا ربهم إلا أن تأتيهم سنة الأولين أو يأتيهم العذاب قبلا మేము ఈ ఖురాను గ్రంథములో ప్రజలకు పలు విధాలుగా హితవు గరపాము. కాని మానవుడు పరమ జగడాలమారి వారి ముందుకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు దానిని స్వీకరించకుండా తమ ప్రభువు సన్నిధానములో క్షమాభిక్షను కోరకుండా అసలు వారిని ఏ విషయం వారించింది? ఆ విషయం ఇది తప్ప మరొకటేమీ కాదు. పూర్వపు జాతుల విషయములో జరిగినదే తమ విషయములో కూడా జరగాలని వారు నిరీక్షిస్తున్నారు, లేదా శిక్ష తమ ముందుకు వస్తూ ఉండగా చూడాలని వారు కోరుకుంటున్నారు. వమా నుర్సిలుల్ ముర్సలీన ఇల్లా ముబషిరీన వమున్దిరీన్ వయుజాదిలుల్ లజీన కఫరూ బిల్ బాతిలి యుద్హిఖూ బిహిల్ హక్ వత్తఖదూ ఆయాతీ వమా ఉన్దిరూ హుజువా وَمَنْ أَظْلَمُ مِمَّنْ ذُكِّرَ بِآيَاتِ رَبِّهِ فَأَعْرَضَ عَنْهَا وَنَسِيَ مَا قَدَّمَتْ يَدَاهُ إِنَّا جَعَلْنَا عَلَى قُلُوبِهِمْ أَكِنَّةً أَنْ يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا وَإِنْ تَدْعُهُمْ إِلَى الْهُدَى فَلَنْ يَهْتَدُوا إِذًا أَبَدًا. మేము ప్రవక్తలను శుభవార్తను అందజేసేందుకు హెచ్చరికను చేసేందుకు తప్ప మరే ఉద్దేశ్యంతోనూ పంపము. కాని అవిశ్వాసులు అసత్యవాదపు ఆయుధాలతో సత్యాన్ని ఖండించటానికి ప్రయత్నం చేస్తారు. వారు నా వాక్యాలను వారికి చేయబడిన హెచ్చరికలను హాస్యంగా తీసుకున్నారు.